38 సత్య సంకల్ప సిద్ధి. వీళ్ళిద్దరూ అక్కడ ఎవ్వరికీ కనిపించడం లేదు. వీళ్లకు మాత్రం అక్కడ యజమాని లేని ఇల్లు, కన్నీళ్లు కారుస్తూ ఉండే స్త్రీలు, దిగులుగా ఉన్న మగవాళ్లు అంతా కనిపించారు. ఇంతలో లీలకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఇక్కడ నా బంధువులంతా నన్ను, ఈ సరస్వతీదేవిని మామూలు మానవ స్త్రీలను చూసినట్లు చూడాలి అని. అప్పటికే లీలాదేవి సమాధి అభ్యాసఫలంచేత సత్య సంకల్ప స్థితిని సంపాదించింది. ఆ విషయం ఆమెకే తెలీదు. ఇప్పుడు ఆమెకు ఈ సంకల్పం వచ్చేసరికి తక్షణమే అది సత్యమైపోయి వాళ్ళిద్దరూ అక్కడున్న మానవులకు కనిపించసాగారు. ఆ మానవులంతా వీళ్లు ఎవరో వనదేవతలని భావించి ఎంతో ఆనందపడ్డారు. ఇంతలో వాళ్లంతా చూస్తూ ఉండగానే అక్కడి ఎండిపోయిన చెట్లు మళ్లీ చిగురించాయి, వాడిపోయిన పూలు మళ్లీ కళకళలాడాయి. ఇలాంటి గుర్తులన్నీ చూసి వశిష్ఠ బ్రాహ్మణుడి జ్యేష్ఠపుత్రుడు జ్యేష్ఠశర్మ అనేవాడు చాలా సంతోషపడి వీళ్ళిద్దరికీ ఎదురు వెళ్లి పాదాలమీద పూలు జల్లి నమస్కరించి స్వాగతం పలికాడు. అప్పుడు లీల ఆ జ్యేష్ఠశర్మను పలకరించి, నాయన మీరంతా దుహఖంగా కనిపిస్తున్నారు, ఎందుకని అని దయగా అడిగింది. జ్యేష్ఠశర్మ ఇలా చెప్పాడు, అమ్మ, మా తల్లిదండ్రులిద్దరూ ఇంచుమించు ఒకేసారి మరణించారు. వాళ్లు మాకే కాక మా చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ పూజనీయులు. వారిమీది ప్రేమవల్ల మేమే కాక మా చుట్టుపక్కల గ్రామాలన్నీ దుహఖంలో మునిగిపోయినాయి. మీరు మహాత్ములు, మీ దర్శనం వ్యర్థం కాదు, మీరు మా దుహఖం పోగొట్టండి. జ్యేష్ఠశర్మ ఇలా ప్రార్థించేసరికి లీల మందస్మితం చేస్తూ అతని తలను మూదువుగా తాకింది. వెంటనే అతనికి మాత్రమేగాక అక్కడున్న వారందరికీ దుహఖం మటుమాయమై మనసులు చల్లబడ్డాయి. కథాకథనం ఈ దశకు వచ్చేసరికి రాముడు ఒక ప్రశ్న వేశాడు. రాముడు, గురుదేవ, జ్యేష్ఠశర్మ లీలాదేవి సొంతపుత్రుడే కదా, ఆమె ఆ పాతరూపంతోనే దర్శనమిచ్చి కొడుకుని ఓదార్చితే బాగుండేది కదా, అలా చేయలేదేమీ? వశిష్ఠుడు, రామ, మామూలు మానవులకు తన పాంచభౌతిక శరీరం సత్యమనే దృష్టి ఉంటుంది. అలాంటి వాళ్లకి వీళ్లు మా బంధువులని, వీళ్లు మా శత్రువులని ఇలాంటి భావాలు ఉంటాయి. జ్ఞానులకు ప్రపంచమంతా చిన్మయమనే దృష్టి ఉంటుంది, ఈ ప్రపంచం మిథ్య అనే దృష్టి ఉంటుంది. అలాంటి వాళ్లకు వీళ్లు మాకు బంధువులని, వాళ్లు మాకు శత్రువులని ఇలాంటి ఆలోచనలు ఉండవు. ఇప్పుడు లీల జ్ఞాని అయింది, అందువల్ల ఆమెకు పుత్ర వ్యామోహం, బంధు వ్యామోహం లాంటివి లేవు. అయితే జ్యేష్ఠశర్మ తలను ఎందుకు తాకిందంటే అతడు చేసిన తపస్సుకు సంతోషించి అతనికి జ్ఞానం అనుగ్రహించదలుచుకొని కరుణతో తాకిందంతే, పుత్రవ్యామోహంతో కాదు. ఇక ఆపై కథ విను. ఈ సంఘటన జరగంగానే లీలా సరస్వతులిద్దరూ మళ్లీ అంతర్ధానమైపోయారు. మళ్లీ వారిద్దరికీ చిన్మాత్ర శరీరాలు ఏర్పడ్డాయి. ఆ దశలో వారిద్దరికీ ఇలా సంభాషణ జరిగింది, సరస్వతీదేవి లీల, దేన్ని తెలుసుకోవాలో అది నీకు బాగా తెలిసింది, నీకు అపరోక్ష జ్ఞానం కలిగింది. ఆయసర్ 47. పరోక్ష జ్ఞానం ఇదివరకే ఉంది, బ్రహ్మసత్తా ఎలా ఉంటుందో ఇప్పుడు నీవు స్వయంగా చూస్తున్నావు. ఇక నీకు ఏమి కావాలో అడుగు. లీలా తల్లి, నా భర్త మరణించిన తరువాత ఆయన ఉన్న లోకానికి నేను వెళ్లాను. ఆ లోకంలో వాళ్లకి నేను కనిపించలేదు. మరి ఈ గిరిగ్రామంలో నా పుత్రుడు నన్ను చూశాడు, నేను అతన్ని చూశాను. ఈ తేడాకు కారణం ఏమిటి? సరస్వతీదేవి లీల, అప్పుడు నీకు జ్ఞానాభ్యాసబలం చాలేదు. అప్పుడు నీకు ప్రపంచం మిథ్య అనే నిశ్చయం సరిగా కలగలేదు. బ్రహ్మ అద్వితీయమనే జ్ఞానం కలగలేదు. అవన్నీ కలిగితే కాని సత్యసంకల్పత్వస్థితి రాదు. భేదజ్ఞానంలో ఉండటమంటే ఎండలో ఉండటం. దానిలో ఉన్నప్పుడు నేను లీలను అనే భేదదృష్టి ఉంటుంది, అప్పుడు సత్యసంకల్ప సిద్ధి ఉండదు. నేను బ్రహ్మను అనే జ్ఞానముంటే నీడలో ఉన్నట్టు ఇప్పుడు భేదదృష్టి ఉండదు, సత్యసంకల్ప సిద్ధి లభిస్తుంది. జ్ఞానాభ్యాసబలం వల్ల నీకది ఇప్పుడు సిద్ధించింది. అందువల్ల నీ సంకల్పం ఫలించి నీ పుత్రుడు నిన్ను చూశాడు. ఇప్పుడు నువ్వు నీ భర్తృలోకానికి వెళ్లినా అక్కడ కూడా నీ సంకల్పాలు ఫలించి అనుకున్నట్టు జరుగుతుంది. లీలా, సరస్వతీదేవి, ఇప్పుడు నాకు స్పష్టంగా తెలుస్తోంది. ఒకటి, ఇంట్లోనే ఆ బ్రాహ్మణుడు నాకు భర్త అయ్యాడు. రెండు, ఇక్కడే ఆయన మరణించి రాజయ్యాడు. మూడు, ఆయన రాజ్యమంతా ఇక్కడే ఉంది. నాలుగు, నేనిక్కడే రాణినయ్యాను. ఐదు, రాజైన నా భర్త మళ్లీ ఇక్కడే మరణించాడు. ఆరు, ఇప్పుడిది అంతఃపుర ఆకాశమైంది. ఏడు, ఇప్పుడా రాజు ఇక్కడే బ్రహ్మస్వరూపాన్ని చెందాడు. ఎనిమిది, ఇక్కడే అతడు మరో రాజయ్యాడు. తొమ్మిది, ఇక్కడే అతని రెండో రాజ్యం ఉంది. పది, చూడగా చూడగా బుట్టలో ఆవాల్లాగా ఈ గిరిగ్రామ గుహాకాశంలోనే, ఈ ఇంటి ఆకాశంలోనే బ్రహ్మాండాలన్నీ ఉన్నాయని నాకు తెలుస్తోంది. పదకొండు, ఇది నాకు విస్పష్టంగా కనిపించేటట్లు అనుగ్రహించు. సరస్వతీదేవి నా కూతురా, ఓ భూతల అరుంధతి, నీకు వందల కొద్దీ భర్తలున్నారు. అందులో ఇటీవలి వారు ముగ్గురు, వారిలో బ్రాహ్మణ భర్త బూడిదయ్యాడు. పద్ముడనే భర్త శవంగా ఉన్నాడు. మూడవ భర్త రాజ్యం చేస్తున్నాడు. వీరిలో ఎవరి దగ్గరికి తీసుకుపొమ్మంటావో చెప్పు. లీలా, సంసారం వేరు, బ్రహ్మాండ మండపం వేరు, వ్యవహార పరంపర వేరు. అన్యేవ హి సంసారః సో న్యో బ్రహ్మాండ మండపః అన్యా ఏవ తథావత్సే వ్యవహార పరంపరాః. ఉడొట్ ప్రడొట్ సా 27 స్లో 26. ఇవన్నీ మన ప్రక్కనే ఉన్నట్టు కనిపిస్తున్నా, అవి ఒక్కొక్కటి మనకి కోట్ల కోట్ల మైళ్ల దూరాలే. చైతన్య దృష్టితో చూస్తే ఇవన్నీ మర్రి గింజంత కూడా కావు. అయినా వ్యవహార దృష్టితో వాటి దూరాలంతే. కనుక మనం ఇప్పుడు ఎటు పోదామో చెప్పు.